ఆరు కళాపతి సం వి కళానితి కళాహ శిరపాణ్యాద్యవ్యవా చతుర్షష్టి కళాహ విద్యారూపావా చంద్రకళావా భక్త ధ్యానాయ అస్యాహ సంతితి కళావతి ఓం కళావత్యై సమః ఆం వి కళలనగా శిరస్సు చేతులు పాదములు మున్నగునట్టి యవైనములు లేక అరువది నాలుగు కళలు లేక విద్యారూపములు అథవా యోగులు తమ సమాధిస్థితి యందు దర్శించునట్టి చంద్రకళలు ఇవి భవక్త ధ్యాన సాధనములుగా ఈ దేవియందు గలవుగాన జగన్మాత కళాసతి యను నామముచే ప్రసిద్ధినొందనది. శ్లో కమలాక్షి కల్మషఫ్ని కరుణామృత సాగర కదంబకాననవ సా కదంబకుసుమ ప్రియ.